నమః శ్రీ గురుభ్యో నమః శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుయీకరణే ఆత్మస్వరూప బంధుగణ. ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడడం నాకు చాలా ఆనందదాయకమైన విషయం. నాకు గత వారం చాలా సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే, 5 డేస్ యాంటీబయాటిక్స్ వేసుకుని, ఎందుకంటే కువైట్ వచ్చినాటికి దాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి అని 5 డేస్ యాంటీబయాటిక్స్ వేసుకుని ఈ స్థితికి తీసుకువచ్చాను. డాక్టర్ అంటాడు వాయిస్ రెస్ట్ అంటాడు. సంగీతం పాడేవాడికి వాయిస్ రెస్ట్ అంటే కుదురుతుందా? పాఠం చెప్పేవాడికి వాయిస్ రెస్ట్ అంటే కొంచెం కఠినమైన విషయం. అయినా కూడా ఆ సలహాలో ఉండే ఇంపార్టెన్స్ ప్రాముఖ్యం నాకు తెలుస్తూ ఉంటుంది. వాయిస్కి రెస్ట్ ఇచ్చినప్పుడు కొంత అనుకూలంగా ఉంటుంది. అధికంగా మాట్లాడినా గట్టిగా మాట్లాడినా ఆ తేడా మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. నేను మీ అందరితోటి చాలాసేపు మాట్లాడాలని ఉంటుంది, కానీ క్లాస్ని మనస్సులో పెట్టుకుని సుజాగ్రత్తగా దీన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాను. కాబట్టి మీ అందరితోటి నేను అధికంగా మాట్లాడలేకపోయినందులకు మీరు మన్నించగలరు. శంకర భగవత్పాదులు రచించిన ఈ స్తోత్రము, భజగోవింద స్తోత్రము, చాలా ప్రసిద్ధి చెందినది. దీన్ని వినని వారు చాలా అరుదుగా ఉంటారు ఆస్తికులలో. అయితే ఈ స్తోత్ర సాహిత్యాన్ని గురించి మీకు కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. బహుశా మీరు గమనించి ఉండకపోవచ్చు. స్తోత్రములనగా సాధారణంగా మీరు పఠించేవి, మీ దృష్టికి వచ్చేవి స్తోత్రములన్నీ కూడా పౌరాణిక స్తోత్రములుగా ఉంటాయి, పురాణాలకి సంబంధించిన స్తోత్రము. ఉదాహరణకి గణపతిని స్తుతించారనుకోండి, ఓ గణపతి నీవేమో పార్వతీదేవి కొడుకువి, శివుడికి చాలా ప్రేమపాత్రుడవు, సుబ్రహ్మణ్య స్వామిగా అన్నయ్యవు, మమ్మల్ని అందరినీ పాలించేవాడవు, నీకు నమస్కారము. దాంట్లో అదంతా పురాణ గాథలకి సంబంధించినది కాలేదు అది. ఇక 2వ శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికీ, ఓ గణపతి నీవు గజాసురుణ్ణి సంహరించినావు, ఇంకొక రాక్షసుడేదో అల్లరి చేస్తే వాడిని మట్టుబెట్టినావు, ఈ విధంగా దుష్టులను శిక్షించావు, మమ్మల్ని రక్షించుము. అది 2వ శ్లోకం. ఇది కూడా కేవలము పురాణ గాథలు ఆధారంగా చెప్పిన శ్లోకము అని తెలియట్లేదు. మీరు అర్థం చేసుకున్నారో లేదో, ఆ స్తోత్రంలో మీరు నేర్చుకోదగ్గది ఏమీ ఉండదు. గమనించరో లేదో, ఆ స్తోత్రాల గురించి ఆ విధమైన ప్రతిపాదనము, అది కొంచెం వినడానికి మీకు ఇబ్బంది అనిపిస్తే నేను దానికి నేనేమీ చేయలేను. ఎందుకంటే ఇంగ్లీష్ భాషలో అంటారు క్రిటిసిజం వర్సెస్ క్రిటిక్ అని 2 ఉన్నాయి. క్రిటిసిజం అంటే కేవలము నిందించుట, అది తప్పు. క్రిటిక్ అని ఒకటి ఉంటుంది, మీలో కొంత ఇంగ్లీష్ బాగా చదివిన వాళ్ళకి తెలుస్తుంది. క్రిటిక్ అంటే ఉన్న వస్తువుని ఓపెన్ మైండ్తో దాన్ని నిందించాలనే దృష్టి లేకుండగా, అదే సమయంలో దాన్ని స్తుతించి పైన ఎక్కడో కొండ మీద కూర్చోబెట్టాలి అనే దృష్టి కూడా లేకుండగా, ఆబ్జెక్టివ్గా అంటే ఉన్నదాన్ని ఒక సరైన దృష్టికోణంతో మనం పరిశీలించినట్లయితే దానిని క్రిటిక్ అని అంటారు. నేను క్రిటిసిజం నేను ఎరుగను, నాకు చేతనైందల్లా క్రిటిక్కే. సో జాగ్రత్తగా పరిశీలించుట మాత్రమే నేను చేసేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు పాడుకునే పాటలని లేక స్తోత్రాలని నేనేదో కాదన్నానని మీరు అనుకోరాదు. మీరు పాడే స్తోత్రాలని మీరు చూసుకుంటే దాంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అని అది కూడా ఆలోచించాలి. ఓ కృష్ణ, నీవు దేవకి కొడుకువి, నందుడికి కొడుకువి, కంసుణ్ణి చంపావు, వాడి ఎవడికో మొట్టికాయలు వేసి వాడికి బుద్ధి చెప్పావు, నీకు నమస్కారము, దీంట్లో మీరు నేర్చుకునేది ఏముంది? ఏమైనా ఉందా? ఊరికే మీరు ఏవో కొన్ని కథలు వినున్నారు, ఆ వాటిని మళ్ళీ తిరగదోడుకుంటున్నారనే ఉంటుంది తప్ప, మీరు విన్న కథలు, మీకు తెలిసిన కథలనే నెమరు వేసుకుంటూ ఉండడం. దీన్ని ఇంగ్లీష్లో రీసైక్లింగ్ అంటారు. ఎప్పుడైనా విన్నారా? దాన్నే రీసైకిల్ చేసుకుంటూ ఉండడం. మీరు పదేళ్ళప్పుడు అదే పాట, లేకపోతే అదే శ్లోకం, 50 ఏళ్ళు వచ్చినా అదే, 90 ఏళ్ళు వచ్చినా అదే, అదే పాడుతూ ఉంటాను. తర్వాత దాన్ని మీరు ఎలా పాడతా, మిమ్మల్ని నేను నిందిస్తున్నానని అనుకోవద్దు. మీరు ఎలా పాడతారంటే, ఒక అలవాటు ప్రకారం నేను ఇలా అన్నానని మీరు అన్యథా భావించరు కదా. మీరు ఓపెన్ మైండ్తో వినగలుగుతారా? అక్కడ అక్కడ ఒక రికార్డర్ పెట్టి ఆన్ చేసిన దానికి మీరు పాడుకున్న దానికి తేడా ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. మెకానికల్గా రికార్డర్ ఏం చేస్తుందంటే, మెకానికల్గా అది పాడుతూ ఉంటుంది. మనం కూడా అలా యాంత్రికంగా పాడుతూ ఉంటాం. ఎందుకంటే దాంట్లో మీకు అర్థం తెలిసిన సందర్భాలే తక్కువ. ఒకచో అర్థము తెలిసినా నేర్చుకోదగ్గది పెద్ద విషయమే ఉండదు. ఏం నేర్చుకుంటారు? సో అలాగుంటాయి స్తోత్రాలు. అటువంటి స్తోత్రాలను యాంత్రికంగా అంటే మెకానికల్గా పఠించుకుంటూ ఉన్నప్పుడు మైండ్ డల్గా తయారవుతుంది. కత్తికి పదును పెట్టకుండా ఎప్పుడూ దాంతో కొయ్యకుండా అలా వదిలేశారనుకోండి, ఆ కత్తి ఎలా తయారవుతుంది? మొండివాని ముక్కు కూడా తెగదు అని మా చిన్నప్పుడు సామెత ఉండేది. ఈ కత్తితో మొండివాని ముక్కు కూడా తెగదు, మన మనస్సు కూడా అలా తయారవుతుంది. కాబట్టి ఈ రకమైన పాటల వల్ల, ఈ రకమైన పఠనము లేక పారాయణల వల్ల ప్రయోజనం ఎట్టిది అని మీరు కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇది స్తోత్రములలో ఒక రకం స్తోత్రాలలో ఉంటాయి. పౌరాణిక స్తోత్రములు మీరు ఇంచుమించు అర్థం తెలియకుండానే పాడుతూ ఉంటారు, వాటిని చదువుతూ ఉంటారు, పారాయణ చేస్తూ ఉంటారు. ఒకచో మీకు అర్థం తెలిసినా దాంట్లో పెద్ద తెలుసుకోవాల్సింది ఏముంటుంది? పెద్ద ఏం ఉండదు. ఏదో కథలను రీసైకిల్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అటువంటి స్తోత్రములే మీకు చాలా భాగము కనపడతాయి. సాధారణంగా జనులు స్తోత్రమాలను, స్తోత్ర కదంబము అను ఎవరికి తోచిన పేరుతో వాళ్ళు వాటిని ప్రింట్ చేసి వేసుకునే కథలు, పాటలు లేక స్తోత్రములు అలాగే ఉంటాయి. వాటిల్లో మీరు నేర్చుకోవాల్సింది ఏది ఉండదు. చిత్రం ఏంటంటే, మీరు నేర్చుకోవాలని అనుకోవటం లేదు కూడా. మీరు ఏదో తెలుసుకోవాలని, ఆ తెలుసుకున్న దానిని బట్టి జీవితంలో మీ లోపల ఒక మార్పు తెచ్చుకోవాలని మీరు అనుకోవటం లేదు కూడా. ఊరికే ఏదో యాంత్రికంగా అలా పైవాళ్ళు ఏదో పెద్దలు పాడారు కాబట్టి మీరు పాడుతున్నారు. అంతకుమించి దానిలో ఎవరైతే ఎవరో చెప్పారు కాబట్టి మీరు వాటిని పఠిస్తున్నారు, లేకపోతే సంప్రదాయంలో వచ్చింది కాబట్టి పఠిస్తున్నారు. అంతకుమించి దాన్ని పరిశీలించి దీని నుండి మనము తెలియదగ్గది ఏమి, ఆ తెలుసుకున్న దాని ద్వారా మనలో ఎటువంటి పరివర్తనకు అవకాశము గలదు, అటువంటి పరివర్తన ఏమైనా మనము చేసుకుంటున్నామా అని ఇంత ఆలోచన ఎవడు చేస్తున్నాడండి? మీరు ఆలోచించండి. ఇంత ఆలోచన చేయటం లేదు. అంచేతనే మనుషులు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారు. తెలుగులో సామెత ఒకటి ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. 10 ఏళ్ళు పూజ చేస్తాడో అలాగే ఉంటాడు, 30 ఏళ్ళు పూజ చేస్తాడో అలాగే ఉంటాడు, 70 ఏళ్ళు పూజ చేస్తాడో అలాగే ఉంటాడు, ప్రాణం పోతుంది. మనిషి అలాగే ఉంటాడు. అవే రాగద్వేషాలు, అదే చిన్న మనస్సు, అదే పెటీ మైండెడ్నెస్ అంటారు, అలాగే ఉండిపోతాడు. తన స్వరూపం గురించి తెలియదు. జగత్తు యొక్క వాస్తవికత ఎంతటిది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడు. దేవుడు అనగానేమో తనకు తెలిసిందనుకుంటాడు, ఏదో దేవుడు మేనత్త కొడుకో మేనమావ కొడుకో అయినట్టు. మా మేనమావ గారు ఢిల్లీలో ఉన్నారు, మా బాబాయ్ గారు న్యూయార్క్లో ఉన్నారు, మా బావమరిది గారు లండన్లో ఉన్నారు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు. ఏమైనా అర్థమైందా వరుస? దేవుడేమి మీ మేనత్త కొడుక మేనమావ కొడుక, మీరు ఏదో చూసి వచ్చినట్టు మాట్లాడడానికి. కాబట్టి ఏది నిజంగా వాస్తవంగా తెలియలేదో అది తెలిసేసింది అనుకుని అలా ఉండిపోతారు. చూసారా నేను ఎంత అలా మాట్లాడేస్తున్నాను? నా సహజ ధోరణ అలా ఉంటుంది. ఈ స్తోత్రాలన్నీ అలా ఉంటాయి. వాటి వల్ల మనిషిలో తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. తెలుసుకుని ఆచరణలో పెట్టి తనలో ఒక పరివర్తన తీసుకోదగ్గది ఏది ఉండదు. అంచేతనే మనం ఏదో దేవుడి పేరు చెప్పి ఏవో పూజలు అవి చేస్తూనే ఉంటాము, కానీ కొద్దిపాటి కష్టం వస్తే తట్టుకోలేకపోతాం, బోరు బోరుమని గోలు పెట్టేస్తాం, ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోతాం, ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు పెద్ద మనస్సుతో వ్యవహరించడం కూడా మనకి చేత కాకుండా మన చిన్న మనస్సుతోటే మనం ఉండిపోతాం. జీవితంలో జీవితం గురించి మనకేమీ తెలియకుండానే ఉండిపోతుంది. ఏదో జీవించేస్తూ ఉంటాం తప్ప దాంట్లో మనకి జీవిత రహస్యము, వాట్ ఈజ్ లైఫ్, జీవితం అంటే ఏమిటి, నేను జీవిస్తూ ఉన్నాను, ఏమిటి జీవితం, దీని సారమేమి, దీని లక్ష్యమేమి, దీని రహస్యమేమి, ఇవేమీ తెలియకుండానే ఉండిపోతాం మనం. ఏవో చేస్తూ ఉంటాం, ఏవో వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చేయడమే తప్ప మనకి తెలుసుకున్న సందర్భం చాలా తక్కువ ఉంటుంది. దీని గురించి మీరు పెద్దలు అనుభవం గలవారు, దేశం కాని దేశానికి వచ్చి పురుషకారం చూపిస్తూ మీ కుటుంబాలకు భారతమాతకు కూడా ఏకకాలంలో చక్కని సేవ చేస్తూ ఉన్నారు మీరు. కాబట్టి మీరు ఈ మానవ జీవితం యొక్క స్వరూప స్వభావాలను గురించి మరింత లోతుగా పరిశీలించి అధ్యయనం చేసి తెలుసుకుని మీలో పరివర్తన తెచ్చుకునే ప్రయత్నం చేసినట్లయితే మీ భావి జీవితము ఆనందమయం అవుతుంది. ఎందుకంటే ఆనందం అనేది మీకు దూరంగా లేదు, అది మీకు చాలా దగ్గరగా ఉంది. మీరు కట్టుకున్న వస్త్రాల కంటే కూడా దగ్గరగా ఉన్నది, మీ శరీరం యొక్క చర్మం కంటే కూడా మీకు దగ్గరగా ఉన్నది, మీ దేహము కంటే దగ్గరగా ఉన్నది, మీ మనస్సు కంటే దగ్గరగా ఉన్నది. ఎంత దగ్గరగా ఉన్నది అంటే మీకు దానికి దూరము లేనే లేదు, తేడాయే లేదు. తత్వమసి, అంత దగ్గరగా ఆనందము ఉన్నది. కాబట్టి ఏదైనా ఒక స్తోత్రాన్ని పఠించినా, ఒక పూజని చేసినా, మీరు ఏది చేసినా కూడా మిమ్మల్ని మీకు చాలా దగ్గరగా ఉన్న ఆ సత్యం వైపుకు నడిపించేదిగా ఉండాలి. అదే ఉపనిషత్. ఉప అంటే దగ్గరికి తీసుకుపోవాలి. మీకు ఆ సత్యాన్వేషణలో అడ్డొచ్చేటువంటి ఆటంకములను త్రోసిపుచ్చి, షత్ అంటే తొలగించి, మిమ్మల్ని బాగా దగ్గరగా ఉన్న ఆ సత్యంలోకి తీసుకెళ్ళి నీ దాని యందు మిమ్మలను నిలబెట్టి జీవితము కృతార్థము చెయ్యాలి. స్తోత్రం అంటే అలా ఉండాలి. అలాంటి స్తోత్రం ఏదైనా ఒకటి ఉంది అంటే అది భజగోవింద్. మీకు పురాణ స్తోత్రములని చెప్పాను, దానికి భిన్నంగా ఉండే స్తోత్రములు దార్శనిక స్తోత్రములు. అంటే ఒక దర్శనము, ఒక విజన్. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటాను మీకు అవగాహన అవ్వడం కోసం. తెలుగు ఇంగ్లీషు కూడా పదం వాడితే కొంతమందికైనా అనుకూలంగా అవును బాగా తెలిసిందని అనుకుంటారు. సో మీకు ఆ దర్శనము, ఆ విజన్ కావాలి. మనిషిని కాపాడేది డబ్బు కాదు, భోగాలు కావు, అధికారము కానే కాదు. తర్వాత సొసైటీలో పేరు ప్రఖ్యాతులు వచ్చినా అవి కూడా మనిషిని కాపాడలేవు. మనిషిని ఒక్కటి కాపాడుతుంది, ఒక్కటి మాత్రమే, దాని పేరే విజన్, దర్శనము. దాన్నే జ్ఞానము అన్నారు మన వాళ్ళు. జ్ఞానము అన్న దర్శనము అన్న అదే. జ్ఞానము అంటే ఎక్కడాక్కడ వల్లించుకొచ్చిన పాటలు కాదండి, విజన్ అలాగా క్లియర్ కట్గా డేలైట్ పొగటిపూట వస్తువులు ఎంత స్పష్టంగా కనపడతాయో అంత స్పష్టంగా విజన్. ఇప్పుడు నేను ఇటుని నడిచి అటు వెళ్ళాలనుకోండి, ఈ వెళ్ళి గోడ కొట్టేసుకుంటానా లేకపోతే రెండు గోడల మధ్య ఖాళీలో వెళ్తానా? విజన్ లేదనుకోండి వెళ్ళి గోడ కొట్టేసుకుంటాను, విజన్ ఉందనుకోండి క్లియర్ కట్గా వెళ్తాను. అక్కడ ఎవరైనా కూర్చుంటే వాళ్ళని తప్పించుకుంటూ వెళ్తాను, వాళ్ళని తగలకుండగా వెళ్తాను. అది విజన్. అటువంటి దర్శనము జ్ఞానం విషయం, జ్ఞానము జీవితం విషయంలో మనకు ఉండాలి. అటువంటి తత్వాన్ని బోధించే స్తోత్రములు కొన్ని గలవు, ఎన్నో లేవు, కొన్ని మాత్రమే గలవు. చాలామంది జనులు అలాంటి స్తోత్రాల జోలికి వెళ్ళరు, తెలియకపోవడమే కారణము. వాటిని ప్రచారం కూడా ఉండదు. లోకంలో పని కట్టుకుని ప్రచారం చేసే స్తోత్రాలన్నీ కూడా మనిషికి తత్వాన్ని తెలుపుడు చేసేవిగా ఉండవు. ఎక్కడైనా ఒకటోరో ఉంటే అది నేను చెప్పిన మాటకు అపవాదము, అంటే ఎక్సెప్షన్. మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉంటాయి ఈ పౌరాణికములైన స్తోత్రములు. వీటికి భిన్నంగా మనిషికి ఒక విజన్ ఇచ్చేటువంటి స్తోత్రములు, దార్శనిక స్తోత్రములు చాలా అరుదు, వాటికి ప్రచారం ఉండదు. అటువంటి వాటిల్లో మూర్ధన్యము అంటే నెత్తి మీద పెట్టుకోదగ్గది, కొన్ని పేర్లు చెప్తాను. దక్షిణామూర్తి స్తోత్రము అటువంటి, ఎంతమందికి తెలుసు దక్షిణామూర్తి స్తోత్రం? చాలా అరుదుగా, అసలు అలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు. భజగోవింద స్తోత్రము, ఇది ఇంకొంచెం పాపులర్. ఇది దక్షిణామూర్తి స్తోత్రం అసలే పాపులర్ కాదు, భజగోవిందం ఒక్క పిసరు పాపులర్. కారణం ఏంటంటే ఆ వృత్తము అంటే మీటర్ శ్లోకము చిన్నదిగా ఉండడము, భజ గోవిందం అనే పదములు రిపీట్ అవ్వడం, అదేదో భజనకి తబలాకి అనుకూలంగా ఉండడం, ఇలాంటి ఏవో కొన్ని హేతువులు, అసలైన హేతువులు ఇవి కానే కాదు. వాటి కారణంగా ఒక్క పిసరు ఇది మోర్ పాపులర్, బట్ స్టిల్ దార్శనిక స్తోత్రము ఇది భజ గోవిందం. ఇది కూడా శంకర భగవత్పాదులు, దక్షిణామూర్తి స్తోత్రం కూడా శంకర భగవత్పాదులు. వారి చేతనే రచించబడిన ఇంకొక స్తోత్రము నృసింహ, లక్ష్మీ నృసింహ కరావలంబన స్తోత్రము, అది కూడా చాలా దార్శనిక స్తోత్రము. సహస్రనామాలలో ఒకే ఒక్క సహస్రనామము దార్శనికమైనది గలదు, దాని పేరే విష్ణు సహస్రనామము. అది తప్పిస్తే మిగతావి ఏవి కూడా దార్శనిక ప్రధానమైనవి కావు, కేవలము పౌరాణికములైన సహస్రనామములు మాత్రమే. మీరు ఎప్పుడైనా విష్ణు సహస్రనామంలో ఉండే నామాల యొక్క తీరుతెన్నులు, ఇతర సహస్రనామములు లేక అష్టోత్తరములు వాటిల్లో ఆ నామాల యొక్క పరిస్థితి కొంచెం పరిశీలించి చూడండి, చూస్తే మీకే తెలిసిపోతుంది. నూనె నీరు అన్నట్టుగా కొంచెం పరిశీలిస్తే తెలిసిపోతుంది, నూనెకి నీరుకి తేడా తెలీదు. అలాగే విష్ణు సహస్రనామము దార్శనికమైన సహస్రనామం, అది మహాభారతం నుంచి వచ్చింది, పౌరాణికము కాదు, ఇతిహాసము మహాభారతం. మిగతా సహస్రనామాలన్నీ కూడా పురాణాల నుంచి వచ్చాయి, అంటే విష్ణువుకే ఉంటే అలాగే మిగతా వాటికి కూడా ఉండాలి కదా అని ప్యారోడీ అంటారు. ఒకదాన్ని చూసి మరొకటి, ఒకదాన్ని అలా వచ్చినవి తప్ప పురాణాన్ని బట్టి పోగేసి ఓ పండితుడు కూర్చుంటాడు, ఏవో కొన్ని నామాలు పెడతాడు ఎదురుకుండా. ఏదో విట్నెస్ సిగ్నేచర్లు పెట్టాలంటే రెండు అంటే రెండు కాదు మూడు కావాలంటే ఇంకొకటి ఉండబట్టుకొచ్చి మూడు పెట్టించినట్టుగా నామాలు 108 వచ్చేదాకా అలా పెట్టు పెంచుకుంటూ వెళ్ళి వాటిని చోట కూర్చోబెట్టి అమ్మాయ్యా 108 అయింది అనిపించడం, అలా ఉంటాయి సహస్రనామాలు. విష్ణు సహస్రనామము చాలా స్టాండర్డ్ కాబట్టి స్తోత్రము ఏదో పారాయణ చేసేస్తున్నామన్నట్టుగా ఉండరాదు మీరు. ఆ స్తోత్రంలో నేను చెప్పిన, నేను చూపించిన ఈ తేడాని మీరు గమనించాలి. నేను చూపించాను కాబట్టి గమనించడం కాదు, మీ ఆలోచనకి మీ బుద్ధికి పని చెప్పి, ఎప్పుడైనా బుద్ధికి పని చెప్పి అలవాటు ఉందా? చేతులకి పని అయినా బుద్ధికి పదున పని అక్కర్లేదా? బుద్ధికి పని చెప్పే అలవాటు చేసుకోవడం అవసరం, బుద్ధికి పని చెప్పి మీరు గమనించాల్సి ఉంటుంది. దీంట్లో ఈ భజగోవింద స్తోత్రం, అది స్తోత్రాల మీద ఒక ఇంట్రడక్షన్. భజగోవిందం మీద ఒక కథ చెప్తూ ఉంటారు. ఆ కథ ఏమిటంటే వ్యాకరణ విద్వాంసుడు ఒకడు వ్యాకరణ సూత్రములు వాటి నుంచి సంస్కృత భాషలో ఆ వివిధ పదముల రూపముల తయారీ నిష్పత్తి అంటే తయారీ వాటి గురించి కుస్తీ పడుతూ ఉంటాడు. అదొక శాస్త్రాధ్యయనము. వ్యాకరణం, సంస్కృత వ్యాకరణము చాలా లోతుగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. దానిని ప్రేమగా అధ్యయనం చేయటం కూడా ఆవశ్యకమే. నేను సంస్కృత వ్యాకరణం కొద్దిగా గొప్ప చదివాను. చాలా అందంగా, చాలా మధురంగా, మనస్సుకు ఎంతో ఉల్లాసం కలిగించేదిగా ఉంటుంది. ఎంత మధురంగా తయారవుతుందంటే అది దాంట్లో పడిపోతే ఇంకా ప్రపంచాన్నే మీరు మర్చిపోతారు. మొత్తం జీవితం అంతా కూడా దాంట్లో వెళ్ళిపోతుంది. ఇంకా వాడికి ఏమండి, మనిషి పుట్టినందుకు, మనిషి అనగానేమి, జీవితం అనగానేమి తెలుసుకోవడం ముఖ్యమా, లేక సంస్కృత భాష యొక్క వ్యాకరణాన్ని కంఠస్థం చేసి పెట్టుకోవడం ముఖ్యమా, ఏది ముఖ్యం? ఆ సత్యాన్ని విస్మరించే లెవెల్కి వెళ్ళిపోతాడు. దీని మీద విద్యాప్రకాశ్ ఆనంద్ గారు ఒక కథ, ఆయన ఒక కథ చెప్పేవారు. ఈ కథ ఆయన చెప్పిన కథ ఇది. ఆ తర్వాత మేమందరం అది అందుకుని చెప్తున్నాము. ఒక బోటు పడవ మనిషిలో పడవ వాడు వెళ్తూ ఉంటాడు. పడవ ఎక్కించుకుని ఇటు నుంచి రోడ్డు నుంచి ఇటు తీసుకెళ్తాడు నదిలో జనులను. ఓ రోజు ఓ పండితుడు ఎక్కాడు పడవ, ఇంకెవళ్ళు లేరు. పడవను ఇటు నుంచి అటు తోసుకుపోతున్నాడు. ఈ లోపల ఈ పండితుడు స్థిర ఖాళీగా కూర్చోలేడుగా. ఆ బోటు వాడిని, ఆ పడవ వాడిని అడుగుతాడు, ఎరా నువ్వు తర్కశాస్త్రం చదివావా అని అడుగుతాడు. అబ్బాయి, నేను చదవలేదు సార్, ఈ పడవ నడపడమే తప్ప తర్కశాస్త్రం నేను ఎక్కడ చదివాను. అంటే అయితే నీ జీవితంలో నాలుగవ వంతు వేస్ట్. అయితే మరి నువ్వు వ్యాకరణ శాస్త్రం చదివావా? అబ్బాయి, లేదు సార్, అది చదవలేదు. అయితే ఇంకో నాలుగో వంతు కూడా వేస్ట్. మరి మీమాంసా శాస్త్రం చదివావా? అంటే ఆయన చదివాడు అవన్నీ, అందుకోసమే కదా అడగడం. మీరు కువైట్ చూసారా అని అడుగుతాను నేను వెనక్కి వెళ్ళి. నేను చూశాను. సో కాబట్టి మీమాంస చదివారా మీరు? అబ్బే లేదు. అయితే నీ మూడో 75%, థర్డ్ 1/4 కూడా వేస్ట్. ఈ లోపల వాడు అడుగుతాడు, అతను పడవ ఆయన అడుగుతాడు, పంతులు గారు మీకు ఈత కొట్టడం వచ్చునా అని అడుగుతాడు. అబ్బే నాకు ఈత ఎందుకురా, నాకు ఈత రాదు అంటాడు. అయితే మరి మీ మొత్తం జీవితం అంతా వేస్టే సార్ అంటాడు. ఏమైందిరా అంటే, మన పడవ సుడిగుండంలో ప్రవేశించినది, ఇంకా ఇది ఎదరికి వెళ్ళటం లేదు, నేను నాకు ఈత కొట్టడం వచ్చును అని జంప్ చేసేసి ఈత కొట్టుకుని వెళ్ళిపోతాడు. ఈయన జీవితం వేస్ట్ అయిపోతుంది. ఆ రకంగా మీరిద్దరూ కూర్చోవచ్చు. కొంచెం ముందుకు జరిగి ఆయన కూర్చోబెట్టండి. మరీ ఒళ్ళో కూర్చోనక్కర్లేదు, కొంచెం కూర్చోబెట్టండి, కూర్చోండి హాయిగా. ఇది పుష్పక విమానం. పుష్పక ఇక్కడ చోటు ఉంది, ఇక్కడ చోటు ఉంది, కూర్చోండి హాయిగా. కాబట్టి వ్యాకరణంలో ఎంత విద్వాంసుడైతేనేమి, జీవితం గురించి తెలియకపోతే జీవితం వేస్ట్ అయిపోతుంది కదా. వ్యాకరణంలో మహావిద్వాంసుడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, సెలబ్రిటీ అవుతాడు. సెలబ్రిటీ అంటే ఏమిటో తెలుసా? అంటే లోకంలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పండితులకు అలాంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ప్రభుత్వాలు కూడా పండితులను ఏదో విధంగా గౌరవిస్తూ ఉంటారు. సింహ తలాటము అంటే సింహం బొమ్మ ఉన్న కడియం ఒకటి చేతికో కాలుకో తొడుగుతారు పండితులకు. కిరీటం ఒకటి పెడతారు, పుష్ప కిరీటము. నూతన వస్త్రాలు బహూకరిస్తారు. ఒక పర్స్ అంటే అందరూ చందా వేసుకుని ఒక పర్స్ ఒకటి ఇస్తారు. ఇలాంటివన్నీ చేస్తారు. పండితులకు చాలా పెద్ద మర్యాదలు అవుతాయి, అవన్నీ పొందుతాడు. దాన్ని సెలబ్రిటీ స్టేటస్ అంటారు. పోనీ అదేమైనా రక్షిస్తుందా వాడిని జీవితంలో? ఒక సమయము, ఒక కఠిన సమయం వచ్చినప్పుడు ఇవేవైనా రక్షిస్తాయా, ఇది ప్రశ్న. అంటే భజగోవిందం రక్షిస్తుందా అంటే రక్షిస్తుంది. ఎస్, ఆ విషన్ ఉన్నట్లయితే రక్షిస్తుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఒక ఆయనకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు, ఏదో కడుపులో ఏదో వామిటింగ్ ఏదో వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏదో బ్లడ్ ఏదో టెస్ట్ చేశాడు. మామూలుగా ఏదో జ్వరమా లేకపోతే యాంటీబ్యాక్టీరియల్ ఇవ్వడానికి అన్నట్టుగా రక్త పరీక్ష ప్రతి దానికి చేస్తారు. ఊరికే మాట వరుసకి చేస్తారు. ఏదైనా దోషం ఉంటే తెలుస్తుంది అని రక్త పరీక్ష చేశారు. రక్తం చేసి చూస్తుంటే ఆ డాక్టర్కి, డయాగ్నోసిస్ చేసే డాక్టర్ పెథాలజిస్ట్ అంటారు, ఆయనకు అర్థమైపోయింది. ఏమని, వీడికి రక్త క్యాన్సర్ లుకెమియా గలదు అని తెలిసింది. సరే, ఆయన ఆ వచ్చిన ఆయన చాలా సంపన్నుడు, కోటీశ్వరుడు. ఆయన చుట్టూ మంది మార్బలం చాలా ఎక్కువ ఉంటాయి. బంధువర్గం అంతా కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు అందరూ ఉంటారు. ఆయనకి లోకంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఇప్పుడు ఆయనకి ఎదురైన ఈ జీవిత సమరంలో, ఈ యుద్ధంలో ఇప్పుడు నేను చెప్పినవి ఏమైనా ఉపకరిస్తాయా? ఉపకరించవు. ఆయన కోట్లు ఉంటాయి, అవి ఎందుకు పనికిరావు? డబ్బుతోటి మందు కొనగలరే కానీ ఆరోగ్యాన్ని కొనలేరు. బంధువులు ఉంటారు, బంధువులు ఎందుకుంటారో తెలుసునండి. వచ్చి పరామర్శ చేసి మీరు టీ బిస్కెట్లు ఇస్తే తీసుకుని వెళ్తారు. అంతకంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్ళు మిమ్మల్ని ఉద్ధరించి మాట అయితే వాళ్ళు అలా ఎందుకుంటారు? వాళ్ళని ఉద్ధరించుకోవడం వాళ్ళకి చేతకాకనే అలా ఉన్నారు. కాబట్టి వాళ్ళు వచ్చి ఉద్ధరించడం అన్నది ఏమీ లేదు. పోనీ భార్య, పిల్లలు, భర్త, ఆడది స్త్రీ అయితే భర్త, కొడుకులు, వీళ్ళేమైనా మనల్ని ఉద్ధరించగలుగుతారా? లోకంలో ఒక అభిప్రాయం ఉంది, వీళ్ళందరూ మన చుట్టూ ఉన్నట్లయితే మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకుంటారు అని ఒక అభిప్రాయం ఉంది. అది సరికాదు. అది సరికాదు. మీకు అనుభవం తక్కువ, మీరు ఇంకా చిన్న వయస్సు కారణంగా అది సరికాదు. అలా ఏమి ఉండదు, జీవితం అలా ఉండదు. మీకు జ్వరం వస్తే భార్య, కొడుకు, కోడలు, మనవడు పక్కన ఉన్నదానికి, వీళ్ళెవళ్ళు పక్కన లేని దానికి తేడా ఏమైనా ఉంటుందని మీరు అనుకుంటారు, ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఏమీ ఉండదు, ఆ నొప్పి మీరు సహించాల్సి ఉంటుంది. ఇతరులు వాళ్ళు ఏదైనా ఒక కప్పు వేడినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడమో, లేకపోతే ఏదైనా మందు మాకు తీసుకొచ్చి ఇవ్వడమో, అలాంటి సేవ చేస్తారు. చేస్తే గొప్ప, అదే గొప్ప. అలాంటిది చేయగలుగుతారు తప్ప మీ రోగాన్ని, మీ కష్టాన్ని, దాన్ని మీరు ఎదుర్కోవడాన్ని వాళ్ళు ఎవళ్ళు సపోర్ట్ చేయలేరు. అయితే మీరు అనొచ్చు, సపోజ్ లుకెమియా ఉన్నది అని ఆ విధంగా డయాగ్నాసిస్ వచ్చినప్పుడు భజగోవిందన్ రక్షిస్తుందా? రక్షిస్తుంది. ఎస్, ఆ విషన్ కనుక మీకు ఉన్నట్లయితే, లుకెమియా వచ్చినా ఏ వ్యాధి వచ్చినా మందు వేసుకునే సందర్భంలో వేసుకుంటారు, అయ్యేదేదో అవుతూ ఉంటుంది, సహజంగా అయ్యేదేదో అవుతూ ఉంటుంది. ది న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. ఇప్పుడు టాబ్లెట్ వేసు, జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకోరు, దట్ ఇస్ అది న్యాచురల్ థింగ్. అవన్నీ అవుతూ ఉంటాయి. కానీ ఆ జీవన్ మరణ సమస్యను ఎదుర్కొనడానికి మనిషికి భజగోవిందం వంటి ఒక విషన్ కావాలి. ఊరికే మీరు యాంత్రికంగా చేసే పారాయణలు కూడా మిమ్మల్ని కాపాడలేవు. మీరు అలవాటు ప్రకారం చేసేటువంటి రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మిమ్మల్ని కాపాడలేవు. అయితే మరి భజగోవింద స్తోత్రము వంటి దానిని భావన చేసుకుని ఆ దర్శనము, దానిని మనం పట్టుకోగలిగితే అది కాపాడగలుగుతుంది. అది మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని చేపట్టుకు నడిపించి మిమ్మల్ని జీవన సంగ్రామంలో ముందు నిలబెడుతుంది. కాబట్టి ఈ దార్శనిక స్తోత్రములు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా భజగోవిందము, ఇది మనిషిని ఉద్ధరించగలిగే సామర్థ్యము గలదు. అయితే దాన్ని ఎవడో పెద్ద ఆయన వచ్చి చెప్పాడు, మేమేమో కాగితాలు మేము పెట్టుకుని పారాయణ చేసుకుంటున్నాము అంటే వర్కౌట్ కాదు. అది దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడం అన్నది మీరు తెలుసుకోవాలా, మీ తరఫున నేను తెలుసుకోవాలా చెప్పండి? మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా గ్రహ జపం చేయాలనుకోండి, మీరు చేసుకోవాలి, లేదా మీకు చేత కాకపోతే మీ తరఫున పురోహితుడు చేయొచ్చు. ఇది అలా వర్కౌట్ కాదండి. రోగానికి మీరు మందు వేసుకుంటారా, లేకపోతే ఒక సెక్రటరీని పెట్టుకుని, అరే మందు దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మందు మూడు ట్యాబ్లెట్లు మింగాలి, మింగుతూ ఉండని చెప్పేసి వాడి చేతి మింగిపిస్తారా? అలా మీరే మందు వేసుకోవాలి. కాబట్టి భజగోవింద స్తోత్రాన్ని నేను చెప్పడం కాదు పాయింట్, మీరు తెలుసుకోవడం పాయింట్. ఇది కూడా చెప్పాలి, లేకపోతే ఏమవుతుంది, ఆయన భజగోవిందని చెప్పారు, ఆయనకి దండాలు పెట్టేసి మీ దారిని మీరు వెళ్ళిపోయి మళ్ళీ యథాప్రకారంగా ఉండిపోతే మళ్ళీ దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ స్తోత్రంలో చెప్పిన విషయాలను నేను వివరించి చెప్తాను, దాన్ని మీరు ఆకళింపు చేసుకుని అవే ఆ స్తోత్రాన్ని మొత్తం ఈ మూలం జామలదాకా పారాయణ కింద చేయటం అని నేను రికమెండ్ చేయట్లేదు, అలా అక్కర్లేదు. ఓ శ్లోకం, ఆ సందర్భానికి తగ్గ శ్లోకం ఒకటి మీకు సడన్గా టక్కు మన గుర్తొచ్చింది అనుకోండి చాలు, ఇంకా మీరు జీవితాన్ని జయించగలుగుతారు. ఇప్పుడు ఏదో ధనానికి సంబంధించినటువంటి ఏదైనా దృష్టాంతం చెప్తున్నా, ధనానికి చెందిన ఏదైనా ఒక కలహం వచ్చిందనుకోండి, ఒక కలహం వస్తే ఒకసారి నాకు అలా కలహం వచ్చింది ధనం విషయంలో, ఎవడో ఒక అతను బంధువులే కదా పేచి పెట్టేది, బంధువు ఎవడో పేచి పెట్టే ప్రయత్నం చేశాడు, వెంటనే నాకు గుర్తొచ్చింది అర్థం అనర్థం భావయ నిత్యం అని గుర్తొచ్చి నేను ఇలా పిలిచినన్న, నువ్వేమీ చింత చేయకు, నేను నువ్వు అన్నదానికి అడ్డు తగిలి నీ ధనాన్ని నేను లాగేస్తాననే భయం నువ్వు పెట్టుకోకు, నువ్వు అల్లాటి పెట్టుకో, నీ మాటకి నేను అంగీకరిస్తున్నాను అని ఆశీర్వదించి పంపించేశాను. ఇప్పుడు చెప్పండి, భజగోవిందన్ నన్ను కాపాడిందంటారా లేదంటారా? ఎందుకంటే డబ్బు అన్నది ఇటు ఈ చేతిలోంచి ఆ చేతిలోకి వచ్చినా ఆ చేతిలోంచి ఈ చేతిలోకి వెళ్ళినా ఒకటే, తేడా ఏముండదు. అలా ఎలాగన్నాను మీరు అనద్దు, ఆలోచించండి ఓకే. దాని వెంటనే మీరు ఎస్ అని అనద్దు, ఎందుకంటే ఎస్ అనకపోతే పాపం స్వామీజీ పెద్ద ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఏమనుకుని పోతాడేమో అని ఎస్ అనద్దు, నో అని కూడా అనద్దు. ఈయనకేం తెలుసు వస్తాడు ఇలా నాలుగు కబుర్లు చెప్పి భోజనం చేసిపోతాడు కష్టపడి సంపాదించేది మేము అని నో అనద్దు, ఎస్ అనద్దు. రండి వారికి చోటు చూపిద్దాం, అవి అక్కడ చోటు ఉన్నది. కాబట్టి దేనికి ఎస్ అనద్దు నో అనద్దు, ఏమిటో ఏదో ఏదో ఒక ప్రధాన ఏదో ఒక వింత విషయాన్ని లేకపోతే ఒక కొత్త విషయాన్ని ఈయన చెప్తున్నాడు, అది మీరు వింటారు విని ఆలోచిస్తారు. మీరు గమనించారో లేదో, ఎస్ అన్నప్పుడు ఇంకా ఆలోచన చేయరు, డుడు వసవన్నా అని ఎస్ అంటే ఇంకా ఆలోచన ఉండదు, నో అన్నా ఉండదు. మీరు నో అన్నారనుకోండి ఇంకా ఆలోచన ఏముంది, ఎస్ అనకుండా నో అనకుండా ఏమిట్రా వీడి చెప్పింది అని కనుక దాన్ని అలా ఓపెన్గా పెడితే మీరు ఆలోచించగలుగుతారు. అలా ఆలోచించి ఈ శ్లోకాలని తెలుసుకోవాలి. ఓకే, ఇది ఉపోద్ఘాతం. నేను మొత్తం అన్ని శ్లోకాలు పూర్తి చేస్తాననే హామీ నేను ఇవ్వటం లేదు. నేను అయినా అవ్వకపోయినా హడావిడి హడావిడిగా అన్ని శ్లోకాలు పూర్తి చేసిన దారిని నేను వెళ్ళడం ముఖ్యమా, లేక ఏవో కొన్ని శ్లోకాలు మీకు నేను చెప్పి మిగిలినవి మీరు స్టడీ చేసి తెలుసుకోండి అని హోంవర్క్ లాగా ఇచ్చి వెళ్ళడం మంచిదా? ఏది మంచిదంటారు? హోంవర్కే మంచిది, అవునా? కాబట్టి ఇప్పుడు మనకి ప్రెషర్ లేదు, ఇది అవగొట్టేయాలనే ప్రెషర్ నాకు లేదు. దీన్ని ఏదో పూర్తి చేసేసి శ్రీకృష్ణ అర్పణ వస్తువుని నీళ్లు వదిలిపెట్టి ఆ పుణ్యం మూటగట్టుకోవాలి అలాంటి ప్రయత్నం కూడా మీరు చేయకండి. ఇదేమీ పారాయణ గ్రంథం కాదు ఇది. కాబట్టి ఇటువంటి ఓపెన్ మైండ్తో మీరు దీన్ని అధ్యయనం చేయాలి. శంకర భగవత్పాదులు ఆ వ్యాకరణ పండితుడిని ఉద్దేశించి చెప్పారట, చాలేవయ్యా చదివిన వ్యాకరణం బాగానే చదివావు. ఈ మాట ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక ఆయన అకౌంట్స్ వేస్తున్నాడు, సీఏ అకౌంట్స్ వేస్తూ ఉన్నాడు, 50 ఏళ్ళు వచ్చాయి అకౌంట్స్ వేస్తూనే ఉన్నాడు. డబ్బులు వస్తాయి అకౌంట్స్ వేస్తే, సీఏ వాళ్ళు బాగా సంపాదిస్తారండో. తర్వాత 60 ఏళ్ళు వచ్చాయి అయినా అకౌంట్లు వేస్తూనే ఉన్నాడు. ఓసారి నన్ను కలిసి ఇంకా ఎంతకాలం అకౌంట్లు వేయమన్నారని నన్ను అడిగారు. అయితే నాన్న వేసింది చాలేబోయ్ వచ్చి క్లాస్లో కూర్చో అని చెప్పాను. క్లాసులో కూర్చుంటే నీకే తెలుస్తుంది ఇంకా ఎంతకాలం వేయాలి, నేను చెప్పడం ఎందుకు, క్లాసులో కూర్చుంటే నీకే తెలుస్తుంది అన్నాను. సో క్లాసులో కూర్చుని ఓ ఏడాది అయిన తర్వాత ఇంకా నాకు ఈ అకౌంట్లు వదిలిపెట్టేసి భజగోవిందం పట్టుకోవాలని ఉందండి అన్నారు. ఓనే అలాగే చేయి అని నేను అన్నాను. కాబట్టి ఈ రోజుల్లో అకౌంట్స్ లేకపోతే ఫైనాన్స్ వాళ్ళని ఉద్దేశించి మనం ఇలాంటి సలహా ఇస్తే ఎలా ఉంటుందో, ఆ రోజుల్లో శంకర భగవత్పాదులు ఈ వ్యాకరణ పండితుడిని ఉద్దేశించి అలాంటి సలహా ఇచ్చారు. చాలేవా, నీ శబ్దాలు, ధాతువులు, సూత్రాలు, రూపములు చేసినంతకాలం చేసావు, మంచిదే. కానీ ఇప్పుడు ఈ జీవన్మరణ సమస్య వచ్చినప్పుడు వ్యాకరణం రక్షించదు. అయితే మరి ఏమంటే వ్యాకరణం రక్షించకుండగా గోవిందుణ్ణి పట్టుకుంటే రక్షిస్తుందా అంటే ఎస్, రక్షిస్తుంది. ఎస్, దాంట్లో ఇంక సందేహమేం లేదు. కాబట్టి నువ్వు వ్యాకరణం ఎక్కడికి పోదు, దాని దారిని అది ఉంటుంది, దానికి నువ్వు చేయాల్సిన సేవనంతని చేసియే ఉన్నావు. చాలు ఇక వయస్సు వచ్చింది కాబట్టి వ్యాకరణాన్ని మొత్తం పక్కన పెట్టేయకపోయినా కొంతైనా ప్రక్కన పెట్టి గోవిందుణ్ణి భజించుము అని సలహా చెప్పారు. ఆయన చెప్పిన సలహాయే ఈ స్తోత్ర రూపంగా మనకి వచ్చినది. అంటే ఇది పెన్ను కాగితం పుచ్చుకుని కథలు గుర్తు చేసుకుంటూ పోగేసి ఈ పదం అక్కడ పెట్టి ఆ పదం ఇక్కడ పెట్టి తయారు చేసిన శ్లోకం కాదు ఇది. అలా తయారు చేసిన శ్లోకము కాగిత పువ్వు వంటిది, కాగితాన్ని ఇటు కట్ చేసి అటు కట్ చేసి పువ్వు తయారు చేస్తే అలాంటిది. ఇది అలాంటి శ్లోకం కాదు, మొక్క నుంచి పుట్టిన పువ్వు వంటిది. హృదయం నుంచి, జీవితానుభవం నుంచి, ఒక దర్శనము నుండి, విషం నుండి పుట్టిన పువ్వు. ఏమంటే కాగితం పువ్వుకి, చెట్టు మొక్కకు పుట్టిన పువ్వుకి తేడా మీకు తెలియనిదా? ఇప్పుడు మొక్కకు వచ్చిన పువ్వు ఓ మోస్తరుగా ఉంది, కాగితం పువ్వు మిలమిల మెరిసిపోతుంది, ఏది మంచిది? జనాలు కాగితం పువ్వులే కొనుక్కున్నా నేను ఆశ్చర్యపడ్డాను. ఇవాళ నేను షాపుకు వెళ్ళాను, అన్నీ ప్లాస్టిక్ పువ్వులే. ఆ మాట అక్కడ అనలేదు, ఇప్పుడు అంటుందా? అన్నీ ప్లాస్టిక్ పువ్వులే, ఏం చేసుకోవాలి ఈ ప్లాస్టిక్ పువ్వులు? బయటకు వచ్చేప్పటికి ఓ మొక్కకి ఓ తెల్లటి పువ్వు కనపడింది. ఈ తెల్లని పువ్వు చిన్న పువ్వు, దీని ముందు ఆ షాపు మొత్తం అంతా నిండి ఉన్న ప్లాస్టిక్ పువ్వులన్నీ కూడా బలాదూర్ అనొచ్చా? అలాగ ఈ శ్లోకాలు అలాంటివి, అవి జీవితానుభవాన్ని రంగరించి శ్లోక రూపంగా పెట్టినవి. యతులు ప్రాసలు వెతుక్కుంటూ ఈ పదమా ఆ పదమానికి పెట్టి, అది కుదరకపోతే మరో పదం పెట్టి అలా తయారు చేసిన శ్లోకం కాదు. ఆ తేడాన్ని కూడా మీరు గమనించగలరు. మంచిది, ఇది ఉపోద్ఘాతం అయిపోయింది. ఇంకా వివరణ, నా భాష మీకు ఎలా ఉంది, అర్థమవుతుందండి? తెలుగు భాష లేవండి, కొద్దిగా పోయండి, చాలు. నేను కొద్దో గొప్ప మాట్లాడగలుగుతున్నందులకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే భయం వేసింది మాట్లాడడం కష్టమవుతుందేమో అని, కానీ కొంత వాయిస్ రెస్ట్ ఇచ్చాను కాబట్టి పర్వాలేదు. గోవిందుని భజించుము. భజించుట అనగానేమి, భజ అని ప్రారంభమైంది కదా, భజించుట అనగానే మీరు వెంటనే హార్మోనియను తబలాతో మొదలుపెట్టడం అది కాదండి పోయి భజన అంటే. అలా అయిపోయింది, భజన అంటే హార్మోని తబల, భజన గ్రూప్స్ అని ఉంటాయి, భజన మేళములు అని ఉంటాయి. ఈ భజన చేసేవాళ్ళు మంచి ఉత్సాహం, తెల్లవారులు భజన చేస్తారు. ఏమంటే రాత్రి మీరు ఆలోచించండి, ఉదయం తెల్లవారుజామున లేచి స్నానాధికమును చేసి ఆసన ప్రాణాయామములు, ఉదయించే సూర్యునికి అర్ఘ్యము, అది ముఖ్యమా? రాత్రి తెల్లవారులు టీలు కాఫీలు తాగి హార్మోనీలు తబలాలు కొట్టేస్తూ భజన చేసి పక్కింటి వాళ్ళకి నిద్ర ఉందా లేదా కూడా ఆలోచించకుండా పొద్దున్న 5 గంటలకు పడుకుని నిద్రపోవడం, రాత్రి 10 గంటలదా, ఏది మంచి పని అంటారు? మరి జనులు ఇంత చిన్న సత్యాన్ని తెలుసుకోకలేకపోవడం ఏమిటి? అసలు రాత్రి 10 తర్వాత తెలివిగా ఉండి ఉదయం 5, 5:30 తర్వాత కూడా నిద్రపోతూ ఉండడం అది యోగానికి విరుద్ధం, యోగ శాస్త్రానికి విరుద్ధం. అది అలా చేయకూడదు. నేను ఒకసారి ఏదో భజన ఏదో చేస్తున్నా 11, 12 రాత్రి, మా నాన్నగారు చెప్పారు, ఏమిట్రా భజన, వెళ్ళి పడుకుని నిద్రపోతే పొద్దున సంధ్యావందన కొట్టేసినట్టేనా, సూర్యుడు ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేది ఉందా లేదా? అంటే ఎలా ఇస్తాం, రాత్రి 11 గంటలు 12 గంటల దాకా భజన చేస్తే ఉన్నాడు పొద్దున్న. కాబట్టి ఇటువంటి వెకిలి చేష్టలు చేయరాదు. డిసిప్లిన్డ్ లైఫ్ ముఖ్యమా, లేకపోతే తెల్లవార్లు టీలు కాఫీలు తాగి భజనలు చేయడం ముఖ్యమా? కాబట్టి భజ గోవిందం అంటే అలా మొదలుపెట్టారా? అదేమీ కాదు. ఓకే, ఇవన్నీ కూడా అశాస్త్రీయమైన ప్రవృత్తులు, శాస్త్ర దర్శనము లేని ప్రవృత్తులు. ఎవడో ఒకడు మొదలు పెడతాడు, ఎప్పుడో వాడు ఎప్పుడో 100 ఏళ్ల క్రితం మొదలుపెట్టి ఉండొచ్చు, 200 ఏళ్ల క్రితం మొదలుపెట్టి ఉండొచ్చు. వాడిని అనుసరించి గతానుగతికో లోకః, ఒకడు మొదలు పెడతాడు వాడు వెంట 10 మంది పరుగులు తీస్తారు. సో ఆ రకంగా వచ్చినవి. ఆ మొదలుపెట్టిన వాడిని ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ అని అంటారు. అర్థమైందండి? కాబట్టి ఈ ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఎవడో ఉంటాడు, వాడేదో మొదలు పెడితే ఇదేదో బాగుంది అని దాన్ని వెంట పడుతూ ఉంటారు. అలా కొత్త వింత పాత రోత అది కూడా ఒకటి గలదు, అలా ఉండకూడదు. కాబట్టి గోవిందుణ్ణి భజించుము, భజ భజనము, భక్తి భజనము. ఈ మాటలకు అర్థం ఏంటంటే ఉపాసించుట అని అర్థం. ఉపాసన అనే మాట విన్నారా మీరు? ఉపాసన అంటే ఏమిటంటే ఎలాగంటే, ఇప్పుడు మీరు మామూలుగా మీరు చేసుకునే పనులు చేసుకుంటూనే, అంటే నిత్యకృత్యములను మానివేయరు, మీరు చేసుకునే పనులు చేసుకుంటూనే ఉంటారు. కానీ మీ మనస్సు ఒక లక్ష్యం మీద ఉంటుంది, దానిని ఉపాసన అని అంటారు. దీన్ని శ్రీరామకృష్ణుల వారు దృష్టాంతం చెప్పేవారు. ఎలాగంటే 2 దృష్టాంతాలు, అంటే భజన అంటే ఏమిటో చెప్పి ప్రయత్నం చేస్తున్నాను నేను. నేను భజనము అన్నదానిని దాన్ని నేను విశ్లేషణ చేస్తున్నా, మీరు గమనించరు లేదు, ఊరికే హార్మోనీ తబలా పెట్టుకుని ఏదో పాటలు పాడడం కాదు, నాట్ లైక్ దాట్. శ్రీరామకృష్ణుల వారు ఏమని చెప్పారంటే, ఒక ధాత్రి, ధాత్రి అంటే పని మనం జీతం ఇచ్చి పెట్టుకుంటాము, పిల్లలని చూస్తూ ఉండాలి. ఒక ధనవంతులలాగా, ఒక ధనవంతుల కుటుంబంలో ఒక అమ్మగారు ఓ పని మనిషిని పెట్టుకున్నారు, ఆమెకి ఎదురు 3 పిల్లలు, ఆ పిల్లల్ని పని మనిషి చూస్తూ ఉంటుంది. అమ్మగారు కులాసాగా ఇటు అటు సంచారం చేస్తూ ఉంటారు సున్నితంగా. మొత్తం పని పిల్లల చాకరీ అంతా కూడా ఈ పని మనిషి చేస్తూ ఉంటుంది. ఆమెను ధాత్రి అని అంటారు, పెంపుడు, పెంపుడు అన్నమాట. ఈ ధాత్రి మొత్తం సేవంతా ఈ పిల్లలకి చేస్తూ ఉంటుంది, డ్యూటీ ఆమెకు. కానీ ఆమె మనస్సు ఎక్కడుంటుంది? ఇంటి దగ్గర తన తల్లలు తన భార్య మీద ఉంటుంది. ఆ విధంగా మనం ఈ పనులన్నీ మానేసి పిల్లల దగ్గరే కూర్చుంటుందా? అలా చేసిందనుకోండి, అప్పుడు ఉద్యోగం లేదు, తర్వాత సంపాదన లేదు, ఆ పిల్లలకి సరైన వ్యవస్థ కూడా ఉండదు. ఇది ఇంతేనా? ఇంకొంచెం పెంచచ్చు, ఇది ఇంకొంచెం పెంచండి. ఓం ఓం ఓం ఓం. ఓకే, మ్యాక్సిమంలో ఉందేటి. ఓకే, మంచిది. ఓం. కనుక ఆమె తెల్లవారుతోనే ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ రాత్రి లేట్ అయ్యే వరకు ఇక్కడే ఉండి ఈ పిల్లలకి మాత్రమే సేవ చేస్తూ ఉంటుంది. కానీ ఆమె మనస్సు అంతా ఇంటి దగ్గర తన భర్త తన పిల్లలపై ఉంటుంది, దాన్ని భక్తి అంటారు. కాబట్టి సపోజ్ భక్తి పేరుతో ఆమె ఈ ఇంటికి రావడం మానేసి, ఈ పిల్లలకి సేవ చేయడం మానేసి, తన పిల్లలకి మాత్రమే సేవ చేసుకుంటూ కూర్చుంది అనుకోండి, అది వర్కౌట్ అవుతుందా? అవదు. కాబట్టి భక్తి పేరుతో ఉద్యోగం మానేసి, లేకపోతే డ్యూటీకి వెళ్ళడం మానేసి, ఓ హార్మోనీ తబలా పెట్టుకుని ఏవో 4 పాటలు పాడుకుంటూ కూర్చోవడం, అది కాదు భక్తి అంటే. అలా తయారైంది ఈ మధ్యకాలంలో, కొంతమంది అలా ప్రచారం కూడా చేశారు, బట్ నాట్ దాట్. మీరు పని ఏది చేస్తూ ఉన్నా మీ ప్రేమ ఆ గోవిందుడి మీదనే ఉండవలేను, దానిని భజ అని అంటారు. అంటే మీ ఉద్యోగం మీరు చేస్తూ ఉంటారు, ఈ ఉద్యోగం ఏదైతే అది చేస్తూ ఉంటారు. కానీ ఈ రేపు మత్కర్మ కొరత అన్నప్పుడు కూడా ఈ ప్రసంగం కొంత చెప్తాను రేపు ఉదయం. కానీ మీ ప్రేమ భజ అంటే ప్రేమ, భజనము అంటే భక్తి అంటే ప్రేమ. మీ ప్రేమ మటుకు గోవిందుడి పైననే ఉండవలను. మీరు అది ఎలాగ సంభవము అంటే, ఇప్పుడు ఈ కొంతమంది ఈ కుక్క పిల్లని పెంచుతూ ఉంటారు చూడండి. ఆ కుక్క పిల్లని ఎలా పెంచుతారో తెలుసిన, వాళ్ళ మనస్సు ఎప్పుడూ దాని మీదే ఉంటుంది. దాన్ని బెడ్ మీద పడుకోబెట్టుకుంటారు, కారులో వెనక సీట్లో కూర్చోబెట్టుకుంటారు, దానికి స్నానం అది చేయిస్తారు. తను స్నానం సరిగ్గా చేసినా చేయకపోయినా కుక్క పిల్లకి మాత్రం శుభ్రంగా సబ్బు అది పెట్టి స్నానం చేయిస్తాడు, దానికి తిండి సమృద్ధిగా పెడతాడు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంజెక్షన్లు వేస్తాడు. కుక్క పిల్లలకు కూడా మందులు అవి ఉంటాయి, వెటరినరీ డాక్టరు. కుక్క పిల్లకి డిప్రెషన్ ఉంటుంది తెలుసా మీకు, అది సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. మీకు ఐడియా ఉందా అది? మరి ఉంది అలాగా. కుక్క పిల్ల కూడా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి, యానిమల్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే అదొక స్పెషలైజేషన్ అన్నమాట. అప్పుడు ఆయన యాంటీ డిప్రెసెంట్ మందు ఏదో రాసిస్తే అది కుక్కకు పెడితే అది కొంచెం ఉత్సాహంగా ఉంటుంది అన్నమాట. దీన్ని అంటే ఉపాసన అంటే ఎలా ఉంటుంది. సో ఆ విధంగా కుక్క పిల్లని పెంచేవాడి ప్రేమంతా కుక్క పిల్ల మీద ఉన్నట్టుగా. దృష్టాంతం బాగులేదని అనుకోకండి, మొత్తానికి వాడికి అంత ప్రేమ అయితే ఉంది కదా, దాంట్లో సందేహం. లుబ్ధునకు ధనముపై ప్రేమ ఉన్నట్లుగా, లుబ్ధుడంటే తెలుసు కదా లోభి, లోభికి డబ్బు మీద ఎంత ప్రేమ ఉంటుంది, అది టచ్ చేస్తే ఆనందం, శబ్దం వింటే ఆనందం. సో ఆ విధంగా గోవిందునిపై అటువంటి ప్రేమను కలిగి ఉండవలను, దాన్ని భజ గోవిందం అంటారు. దీంట్లో ఇంకో రహస్యం ఉంది, మరి మీరు గమనించారో లేదో. ఇలాగ ఇది ఒక పెద్ద పుట్ట అలా వస్తూనే ఉంటాయి వీటినన్నిటి మీరు గమనించాల్సి ఉంటుంది. సో ఒక దృష్టాంతం చెప్పాను, శ్రీరామకృష్ణ వారు చెప్పిన. ఇంకో రెండో దృష్టాంతం ఏంటంటే ఆయన చెప్పింది, సో పైనుంచి పోటు వేస్తూ ఉంటే కింద బియ్యాన్ని బియ్యము దంచడం, బియ్యాన్ని ఏమి ఒడ్లు దంచేప్పుడు ఆమె ఇటు సర్దుబాటు చేస్తూ ఉంటుంది. ఎవరితోటో మాట్లాడుతూ ఉంటుంది, వాడు ప్రశ్న అడిగితే సమాధానం చెప్తుంది, కానీ ఎప్పుడూ కూడా ఆమె చేతి మీద ఆ రోకలి పోటు పడదు, ఆ చేయి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఆ విధంగా ఆ ఏకాగ్రత అలా ఉంటుంది. ఆ విధంగా మీరు మీ జీవితంలో మీ డ్యూటీస్, మీ వర్క్స్, ఇంటికి సంబంధించినవి, ఆఫీసుకి సంబంధించినవి అన్నీ చక్కగా చేసుకుంటూనే ఉంటారు, అందరికీ సమాధానాలు చెప్తూనే ఉంటారు, కానీ మీ మనస్సు మాత్రం గోవిందుని పైన మాత్రమే ఉంటుంది. అది ఎలా సంభవము? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఏమిటో చెప్పమంటారా? రెండు విధాలుగా సంభవం అవుతుంది, అది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఈ జగత్తు సత్యం కాదు, గోవిందుడు మాత్రమే సత్యము, అది గమనించాలి. మీరు గమనించారో లేదో, మనిషి అనాది కాలం నుంచి ఒక సత్యం కొరకు అన్వేషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు, మనుష్యులు, పరిస్థితులు, ఘటనలు అన్నీ మారిపోతూ ఉంటాయి, ఏది స్థిరంగా ఉండదు. స్థిరమైనది ఏదైనా ఒకటి ఉన్నదా జీవితంలో? సత్యం అంటే ఏమిటండి? ఏది స్థిరంగా ఉంటుందో దాన్ని సత్యం అంటారు. అస్తమానం మారిపోయేదాన్ని సత్యం అనరు. ఏదైనా స్థిరమైనది ఒకటి ఉన్నదా? పోనీ తన జగత్తుకేసి చూస్తే ఇక్కడ స్థిరమైనది ఏదీ లేదు. ఎందుకంటే తండ్రి కొడుకు చూసుకోండి, ఎంతో ప్రేమతో తండ్రి కొడుకుని పెంచుతాడు, కొడుకు కూడా చాలా ప్రేమగా తండ్రిని ప్రేమిస్తాడు, కానీ అది మారిపోతుందండి, చేంజ్ అయిపోతుంది. ఆ కొడుక్కి పెళ్ళవగానే తండ్రికి కొడుక్కి, తల్లికి కొడుక్కి ఉన్నటువంటి ఈక్వేషను పూర్తిగా మారిపోతుంది. ఇది ఒకళ్ళ అనుభవం కాదు, సృష్టి ఆది నుంచి ఇలాగే ఉంది ఆ అనుభవం. అయినా మనిషి నేర్చుకోలేకపోతాడు, మీరు గమనించారో లేదో. కాబట్టి అది కూడా అంటే తల్లి కొడుకుల ప్రేమ కూడా మారిపోతుంది, అది స్థిరం కాదు. కొన్ని భార్యాభర్తల ప్రేమ స్థిరమా అంటే అయ్యో, అది దాని గురించి మనం ఎంత తక్కువ చర్చ చేస్తే అంత మంచిది. అది కూడా స్థిరమని చెప్పుటకు వీలు లేదు. అది స్థిరం కాదు. అంటే మానవీయ సంబంధములు ఏవీ స్థిరం కాదు. ఇప్పుడు అన్నాతమ్ముడు కొట్లాడుకోవటం లేదంటే అర్థం ఏంటి? ఇంకా ఆ సందర్భం రాలేదని అర్థం. ఎవరు ఏ రెండు హ్యూమన్ రిలేషన్స్ అన్నీ అలాగే ఉంటాయి, ఏది స్థిరం కాదు. ఒకవేళ ఆ రిలేషను చాలా బాగుంది అన్నప్పుడు కూడా మనిషి పోతాడు, మనిషి ఇక్కడ స్థిరంగా ఉండేది కాదు. కాబట్టి ఈ విధంగా జీవితంలో మీరు చుట్టూ చూసినట్లయితే ఏది స్థిరమైనది లేదు, అంతా మారిపోతూ ఉండేదే, సర్వము అస్థిరమే. ఏదైనా స్థిరమైనది ఒకటి ఉన్నదా ఈ సృష్టిలో అని ఒక ప్రశ్న మనిషి యొక్క మేధ బుద్ధిని ఎంగేజ్ చేసినటువంటి ప్రశ్నలలో ఇది ఒక ప్రశ్న. తర్వాత మనిషి ఇంకొకటి కూడా తన లోపల ఉందేమో స్థిరమైనది తన యందు గలదేమో అని చూసుకుంటే ఏముంది, దేహము అదేమో మారిపోతూ ఉంటుంది. యవ్వనం ఎంత ఉంటుంది, వెంటనే మధ్య వయస్సు, అది మాత్రం ఎంతకాలం ఉంటుంది, పెద్ద వయస్సు, అనారోగ్యములు, దేహమే పోతుంది. పోనీ మనస్సు అంటే మనస్సు కూడా అసలే స్థిరం లేదు, ఓ పూట సుఖం ఇంకో పూట దుఃఖం అలాగా. కాబట్టి తన లోపల ఏదైనా స్థిరమైనది ఒకటి ఉన్నదా, ఈ జగత్తు యొక్క మూలంలో ఏదైనా స్థిరమైనది ఒకటి ఉన్నదా అనే అన్వేషణ మనిషి అనాది కాలం నుండి చేస్తూనే ఉన్నాడు. ఆ స్థిరమైనది ఒకటి ఉన్నది ఉందని అనుకోండి, ఒకటి ఉంటే అది ఏమై ఉంటుంది? దానికే ఒకడు దేవుడు అన్నాడు, ఇంకొకడు పరబ్రహ్మ అని బ్రహ్మ అన్నాడు, ఇంకొకటి సత్యం అన్నాడు, ఇలాంటి పేర్లతోటి ఆ స్థిరమైన దానినే వీళ్ళు నిర్దేశిస్తూ ఉన్నారు. అనేక పేర్లతో నిర్దేశిస్తున్నాడు, ఎందుకో తెలుసిన, దానికంటూ చెందిన పేరు ఏదీ లేదు, అది నామరూపములకు అతీతమైనది కనుక దానికి దాన్ని ఎలా వర్ణించాలో తెలియక, ఎలా పేరు పెట్టాలో తెలియక, తనకు నచ్చిన పేరు, తనకి తోచిన పేరు, లేకపోతే ఎవరిలో పెట్టిన పేరును అందిపుచ్చుకుని ఆ పేరుతో వ్యవహరిస్తూ ఉన్నాడు. సో అటువంటి స్థిరమైన తత్వము అది, దానికే గోవిందుడు అని పేరు. గో అంటే వాక్కు, వాక్కులతో మీరు అందుకోలేరు, కానీ ఉన్న సాధనము వాక్కు మాత్రమే, వాక్కు తప్ప వేరే సాధనము లేదు. దేనిని వాక్కుతో అందుకోలేరో, దేనిని వాక్కుతో మాత్రమే అందుకునే ప్రయత్నం మీరు చేయగలుగుతారో, ఆ తత్వానికి గోవిందుడు అని పేరు. ఇప్పుడు మీరు చంద్రుడు ఉన్నాడు, చంద్రుణ్ణి మీరు చేత్తో అందుకోగలరా? అందుకోలేరు. మరి చంద్రుడు ఎలా ఉంటాడో, ఈ ఇంత దూరం నుంచి ఏది కనబడితే అది చూసి ఓహో ఇదా చంద్రుడని సంతోషపడ్డామే తప్ప చంద్రుడు ఎలా ఉంటాడో మీకు మాత్రం ఏం తెలుసు. కాబట్టి ఏది ఉందని అనిపిస్తూ ఉన్నదో, ఖచ్చితముగా దేని గురించి మనకి సరైన అవగాహన లేదో, దానికి ఒక పేరు పెట్టుకుని మనం సంతోషపడ్డం తప్ప ఇంకా అంతకంటే చేయగలిగినది ఏమీ లేదు. నేను ఏదో చాలా ఒక ఫిలసాఫికల్ ధోరణిలో చెప్తున్నాను. కాబట్టి గోవిందుడు అనగానే మీరు వెంటనే ఓ మనిషి ఆకారం పెట్టేశారనుకోండి, అప్పుడు మీకంటే ఇతరుడు అయిపోతాడు, ఇప్పుడు మీకంటే భిన్నం అయిపోతాడు. ఒక రూపం వచ్చేసిందంటే ఆ రూపము అస్థిరమైపోతుంది, స్థిర వస్తువుని వెదగడానికి బయలుదేరి మళ్ళీ అస్థిరంలోనే పడతాడు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న రూపములన్నీ కూడా నశించిపోయే రూపములే. ఆఖరికి రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, మహావీరుడు, క్రీస్తు మహాశయుడు మొదలైన రూపములన్నీ కూడా కాలంలో కలిసిపోయాయి కదా. కాబట్టి వాక్కులకు మనస్సుకు కూడా అందనిది, రూపము లేనిది, నామము లేనిది, అయినా ఏదో ఒక నామంతో నిర్దేశించదగినది ఆ పరమాత్మతత్వం ఏదైతే గలదో దానికి గోవిందుడు అని పేరు. అదిగో ఆ సత్యతత్వమును నీవు ఉపాసించుము, దానిని భావన చేయుము, దానిని నీ యందు నీ హృదయంలో దర్శించే ప్రయత్నము చేయుము, దానికి భజనము అని పేరు. భజ గోవిందం, ఆ పని నీవు నిరంతరముగా చేయుము, విధులు పెట్టకుండా చేయుము, భజ గోవిందం. నేను కొంచెం దాన్ని జటిలం చేశానని నాకే అనిపిస్తుంది. మీరు దాన్ని ఇంకొంచెం సరళంగా చేసుకోవచ్చు. లైక్ నామరహితమైన ఆ తత్వానికి ఒక నామాన్ని మీరు పెట్టి మీరు భావన చేయవచ్చు. రామ అనే నామంతో మీరు భావన చేయవచ్చు. కృష్ణ, హరి అనే నామంతో మీరు భావన చేయవచ్చు. మొత్తానికి నామము లేని తత్వాన్ని ఒకనొక నామం ద్వారా అందుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం విస్మరించకూడదు. నా పేరు సుబ్బారావు, దేవుడి పేరు రాముడు అంటే సుబ్బారావు వేరు, రాముడు వేరు, మళ్ళీ ద్వైతం వచ్చేస్తుంది. అలాంటి పిచ్చిలో పడకూడదు. కాబట్టి తర్వాత దేవుణ్ణి ఒక చేతులు కాళ్ళు మనిషిలాగా పెట్టి కూర్చోబెట్టకూడదు. ఊరికే ఉపాసన కోసం పెట్టుకున్నటువంటి రూపమే తప్ప వాస్తవంలో దేవునికి రూపము ఉండదు. ఏమంటే కళ్ళు మూసుకుని ఆకాశాన్ని భావన చేయండి అని నేను అన్నాను అనుకోండి, చేయగలుగుతారా చేయలేకపోతారా? చేయగలుగుతారు. మీరు కళ్ళు మూసుకుని ఆకాశాన్ని భావన చేయండి అంటే చేయగలుగుతారు. అలాగే మీరు నామరూపములకు అతీతమైన ఆ పరమాత్మతత్వాన్ని మీరు భావన చేయండి. అలా కాదు, మాకు ఏదైనా ఒక నామము రూపము కావాలన్నట్లయితే మీరు అలా కూడా స్వీకరించవచ్చును. నామరూపములు నామములన్నీ ఈశ్వరుని నామములే, రూపములన్నీ ఈశ్వరుని రూపములే. ఆ విధంగా కూడా మీరు స్వీకరించవచ్చును. ఇన్ ఎనీ కేస్, చుట్టూ ఉన్న సంసారము, దేహము, ఇంద్రియములు, వాటి భోగములు, వీటికి అతీతంగా ఒక సత్యతత్వము గలదు. దాని పేరే గోవిందుడు. ఆ గోవిందుణ్ణి మీరు భజించవలెను. మీరు ఒక మాట అనొచ్చు, ఏమండి నామరూపాలను నామరూపములు లేని తత్వము అని అంటున్నారు, దాన్ని భజించమంటున్నారు, ఎలా కుదురుతుంది భజించడము? అంటే దీనికి భజించడానికి ఉపాయం ఏమిటంటే, ఇప్పుడు తక్కెడ ఉందనుకోండి, తక్కెడలో ఈ సిబ్బె పైకి వెళ్ళాలంటే ఏమవ్వాలి? ఈ సిబ్బి కిందకి రావాలి. ఆ సిబ్బి కిందకి రావాలంటే ఈ సిబ్బె పైకి వెళ్ళాలి. ఇది రామకృష్ణ పరమహంస గారి దృష్టాంతం. అదేవిధంగా మీకు ఈశ్వరునిపై ఉపాసన మరింత లోతుగా, మరింత ప్రేమగా కొనసాగాలి అన్నట్లయితే సంసారముపై మీ యొక్క ఆసక్తి తగ్గాల్సి ఉంటుంది. ఏ మేరకు సంసారాసక్తి తగ్గుతుందో ఆ మేరకు మీకు ఈశ్వరునిపై ప్రేమ పెరుగుతుంది. అంచేతనే సంసారము కొరకు ఈశ్వరుణ్ణి భజించేవాడు ఈశ్వరుణ్ణి పొందలేడు, సంసారమునే పొందుతాడు. లోకంలో జనులు చాలా శాతం, ఎక్కడో కొద్దిమందిని మహాత్ముల్ని మినహాయిస్తే జనులు అందరూ భజించేది ఈశ్వరుణ్ణి భజిస్తూ ఉంటారు. వారికి మీరు భజించండి అని ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఆ ప్రచారం చేసేవాళ్ళు, వారి ప్రచారాన్ని అందిపుచ్చుకుని ఈశ్వరుణ్ణి భజించేవారు అందరూ కూడా కేవలము సంసారము కొరకు మాత్రమే ఈశ్వరుణ్ణి భజిస్తూ ఉంటారు చాలా భాగం. అది ఇక్కడ కాదు. ఎందుకంటే ఆ వైయాకరణుడు సంసారాన్ని సర్దుబాటు చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంటే నువ్వు ఈ సంసారాన్ని విదిలిపెట్టి నువ్వు ఈశ్వరుని వైపు రమ్మని కదా మరి ప్రేరణ. కనుక ఏ మేరకు సంసారాసక్తి ఉంటుందో ఆ మేరకు మీరు ఈశ్వరుణ్ణి, ఈశ్వరునిపై ప్రేమ తగ్గిపోతుంది. ఏ మేరకు సంసారాసక్తి తగ్గుతుందో ఆ మేరకు ఈశ్వరునిపై ప్రేమ పెరుగుతుంది. ఇది ఒకటి గమనించాలి. అంటే ఏమైందన్నమాట, మీరు గోవిందుణ్ణి భజించాలంటే మీకు నిండైన వైరాగ్యము ఆవశ్యకమవుతుంది. అయితే వైరాగ్యము సంసారాసక్తి తగ్గుట అనే మాట వినగానే ఎవరికైనా సందేహం కలగవచ్చు. మరి అయితే మనం ఒక శంక బయలుదేరుతుంది. ఏమంటే మరి పిల్లల్ని, భార్యను, భర్తను ప్రేమించాలా అక్కర్లేదా? చిత్రం ఏమంటే మనము దేనిని ప్రేమ అనుకుంటున్నామో అది యథార్థంగా ఆలోచిస్తే అది ప్రేమ కంటే ఆసక్తి అనుటయే మేలు. ఇప్పుడు పిల్లల్ని ప్రేమిస్తున్నాము అని మనం అనుకుంటాము, వాస్తవంలో పిల్లల్ని మనము మన ఆకాంక్షలకు మన ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దే ప్రయత్నమే మనం చేస్తూ ఉంటాము. దాన్ని ఆసక్తి అంటారు, ప్రేమ అనరు. ఏ కారణం చేతనైనా పిల్లవాడు కానీ పిల్ల కానీ తన ఆశయాలకు ఆకాంక్షలకు అనురూపంగా లేదనుకోండి, ఇంకా అయినప్పటికీ మీరు ప్రేమించగలుగుతారా? ప్రేమించలేకపోతారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే అర్థం మీరు మీ ఆశయాలను ఆకాంక్షలను ప్రేమిస్తున్నారు, వాటిని పిల్లలు జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి అని అపేక్షిస్తున్నారు తప్ప అది ప్రేమ అనిపించుకోదు, దాన్ని ఆసక్తి అంటారు. ఇప్పుడు గులాబీ పువ్వును చూశారనుకోండి, వెంటనే బాగుంది అని తుంచి జేబులోనో తల్లోనో పెట్టుకుంటే దాన్ని ప్రేమ అనరు, దాన్ని ఆసక్తి అనే అంటారు. ప్రేమ ఎలా ఉంటుందో తెలుసిన? అబ్బా ఎంత బాగుంది పువ్వు అది, దాన్ని టచ్ కూడా చేయకుండా, టచ్ చేస్తే అది నలిగిపోతుందేమో వాడిపోతుందేమో, దానికి మన వలన ఏ రకమైన తేడా రాకూడదు అని అలాగా ఫ్రీడమ్ అలా వదిలేస్తారు, దాన్ని ప్రేమ అంటారు. కాబట్టి పిల్లలను వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు కావడానికి కావలసిన సపోర్ట్ అంతా ఇస్తాం. వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలనేటువంటి తన భావజాలమును వాళ్ళ నెత్తిపై రుద్దకుండా ఉంటే అది ప్రేమ అవుతుంది. కాబట్టి అలాగ ఉండడానికి ఎంతటి వైరాగ్యము అవసరమో మీరు ఏమైనా గమనించారా? పిల్లలని వైరాగ్యం గలవాడు మాత్రమే ప్రేమించగలుగుతాడు. నా కొడుకు ఇంజనీరే అవ్వాలి లేకపోతే డాక్టరే అవ్వాలి అన్నవాడు సంసారి. నా కొడుకు ఏదైతే దానిని నేను సపోర్ట్ చేస్తాను, వాడు ఏ చదువు చదువుకుంటే దానికి నేను సపోర్ట్ ఇస్తాను. ఒకవేళ వాడికి చదువు అనుకూలం కాలేదనుకోండి, అయినా పర్వాలేదు, ఏది అనుకూలమైతే దానికే నా సపోర్ట్ ఉంటుంది, అది ప్రేమ అవుతుంది. చదువుకున్నవాడంటే ప్రీతి ఎక్కువ, చదువుకోనివాడంటే నిరాదరణ భావన ఉందనుకోండి తల్లిదండ్రులకు, దాన్ని ప్రేమ అంటారా ఆసక్తి అంటారా? ఆసక్తి అంటారు, ప్రేమ కాదు. ఎంతో కొంత ప్రేమ ఉంటుంది, అసలే ఉండదు అన్న అభిప్రాయం కాదు. కాబట్టి సంసారముపై విపరీతమైన ఆసక్తి ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి పూజ చేస్తున్నాము పూజలు అవి చేస్తున్నాము అని అనుకుంటారే తప్ప యథార్థమైన పూర్ణమైన ప్రేమను మీరు దేవుడిపై చూపించలేకపోతారు. అంచేతనే మీరు చూడండి, పూజలు అవి చేస్తూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద పూజలు చేస్తారు. ఆ పూజల్లో ఆ కమర్షియల్ యాటిట్యూడ్, మర్చెంటైల్ స్పిరిట్ అంటారు. మర్చెంటైల్ స్పిరిట్ అంటే మర్చెంట్ ఎలా ఉంటాడు, తాను వస్తువు ఇచ్చి లాభాన్ని పొందుతాడు, అలాగే దేవుడికి పూజ చేసి దానికి లాభాన్ని మీరు పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీన్ని మర్చెంటైల్ డివోషన్ అంటారు, మర్చెంటైల్ స్పిరిట్. లోకంలో అందరూ అలాగే పూజ చేస్తూ ఉంటారు, దాన్ని ప్రేమ అనరు. ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, ఇవ్వడమే కానీ అపేక్షించటం ఎక్కడ ఉండదో అదే యథార్థమైన ప్రేమ. కాబట్టి ఎవరికి వారు చూసుకోవాలి, సంసారముపై ఆసక్తి ఉన్నంత మేరకు అసలు వాస్తవమైన ప్రేమయే అనుభవానికి రాదు. ప్రేమ యొక్క ఆ అనుభవం లేనివాడు దేవుణ్ణి ఏం ప్రేమించగలుగుతాడు? కాబట్టి దేవుణ్ణి ప్రేమించడము అంటే పెద్ద పెద్ద పూజలు అవి చేయటము, మైకులు పెట్టి హడావిడి చేయటము, లేకపోతే తబలాలు హార్మోనియాలు పెట్టి అల్లరి చేయటము, అది కాదు దేవుణ్ణి ప్రేమించడం అంటే. సైలెంట్గా ఉంటూనే, తన చుట్టూ ఉన్న అందరినీ ప్రేమిస్తూనే, వారికి చేయాల్సిన సేవను చేస్తూనే, ఈ సర్వమునకు మూలమునందున్నటువంటి ఆ పరమాత్మతత్వాన్ని భావన ప్రేమతో భావన చేయటము, దానిని భజనము అని అంటారు. సో ఆ విధంగా ఓ మానవుడా, నీ జీవితం అంతం కావలసింది అని, ఇక్కడ అంతం కావలసింది, ఇంకా ఉన్నంతకాలం ఉండవు, ఈ మిగిలిన కాలము కూడా జర వ్యాధి మరణము ఈ మూడు కూడా నిన్ను భయపెడుతూ ఉంటాయి. ఇలా భయపెడుతూ ఉంటారు చూడండి, జర అంటే వృద్ధాప్యం, పెద్ద వయస్సు భయపెడుతూ ఉంటుంది, ఇదిగో నేను వస్తున్నాను కాసుకో అని భయపెడుతూ ఉంటుంది. వ్యాధి కూడా అలాగే, డయాబెటీస్ భయపెడుతూ ఉంటుంది. మీరు ఒక్క పిసర జాగ్రత్తగా ఉంటే డయాబెటీస్ ఏం చేస్తుంది, ఇదిగో నేను వచ్చాను రెడీ అయ్యావా లేదా అంటుంది. డయాబెటీస్ రావడం అంటే ఎలాగో తెలిసిన, చెక్కకి చెదలు పట్టడం అంటే, చెదబడితే ఆ చెక్క ఎలాగ బోలు అయిపోతుందో, డయాబెటీస్ వచ్చిందంటే దేహం అంతా కూడా బోలుగా తయారవుతుంది, ఆర్గన్స్ అన్నిటినీ అది అటాక్ చేస్తుంది. మీరు డయాబెటీస్ రాకుండా కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ విధంగా జర వ్యాధి మృత్యువు ఎప్పుడు అలా భయపెడుతూనే ఉన్నది. ఈ భయం నుంచి బయటపడాలంటే ధనము భోగములు, ధన కనక వస్తు వాహనాదులు, తర్వాత భార్య భర్త కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఈ అనుభవ ఈ బాంధవ్యములు ఇవి ఏమీ రక్షించవు. ఇవన్నీ బయటే ఉంటాయి, భయం లోపల ఉంటుంది, ఇవన్నీ బయట ఉంటాయి, బయట ఉన్నవి లోపల ఉన్న భయాన్ని పోగొట్టలేవు. ఇప్పుడు మీకు ఏదైనా భయం వేసిందనుకోండి, భయం వేస్తే చుట్టూ వీళ్ళందరినీ పెట్టుకుంటే పోతుందా, లేకపోతే లోపల ఆ భయాన్ని పరిశీలించి అది భయము అర్థరహితము అని తెలుసుకుంటే పోతుందా? కాబట్టి ఇవన్నీ చుట్టూ పెట్టుకుంటే భయం పోదు. మీరు కథలు కూడా చదివి ఉంటారు, పాము కరుస్తుందంటే ఒంటి స్తంభం మేడలో కూర్చున్నా అయినా కూడా పాము కరుస్తుంది. అంటే అర్థం ఏంటి, భయము ఆ విధంగా పోదు. భయము పోయే ఉపాయము ఒకటే ఒకటి, హృదయము లోపల ఆత్మారాముడై ప్రకాశిస్తున్నటువంటి ఆ గోవిందుని ప్రేమించుటయే భయము పోయే ఉపాయం. ఇంకంతకంటే వేరే ఉపాయము లేదు. మృత్యువు ఎప్పుడో ఎక్కడో దూరంగా ఉన్నది, ఆ మృత్యువు మీద పడ్డప్పుడు అప్పుడు చూసుకోవచ్చును అనే ఆలోచన వెర్రి ఆలోచన. అలాగంటేదేమీ సంభవము కాదు. దీంట్లో ఈ సంప్రాప్తే సన్నిహితే కాలే ఆ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాలము అంటే మృత్యువు, కాలము అంటే టైం, టైం అంటే డెత్. కాలము టైం, టైం మీన్స్ డెత్. ఇప్పుడు తెలుసుకో అన్నారనుకోండి, ఈవేళ వద్దులేండి రేపు తెలుసుకుంటాను అని మీరు అన్నారనుకోండి, ఏమంటే తెలుసుకోవడం ఇప్పుడు ఉంటుందా రేపు ఉంటుందా? ఇప్పుడే ఉంటుంది. అంటే అర్థం, మీరు రేపు తెలుసుకుంటాను అన్నారంటే యూఆర్ ఇసి భవిష్యత్తులో తెలుసుకుంటాను అన్నవాడు భవిష్యత్తులో పొందేది జ్ఞానము కాదు, డెత్. వేచి మీరు భవిష్యత్తులో దేనిని పొందుతారండి? మనిషి భవిష్యత్తులో దేనిని పొందుతాడు? మృత్యువును పొందుతాడు. సపోజ్ జ్ఞానమును మీరు వర్తమానంలో పొందుతారా భవిష్యత్తులో పొందుతారా? వర్తమానం. ప్రేమ భవిష్యత్తులో ఉంటుందా వర్తమానంలో ఉంటుందా? వర్తమానంలో ఉంటుంది. ఒక అనుభవము, ఒక ఆనందము వర్తమానంలో ఉంటుందా భవిష్యత్తులో ఉంటుందా? వర్తమానంలో ఉంటుంది. మరి భవిష్యత్తులో ఏముంటుంది? మృత్యు ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో మృత్యు ఉంటుంది. అయితే ఆ మృత్యువు మీ దగ్గరే ఉంది, దగ్గరగానే ఉంది, ఎప్పుడూ దూరంగా లేదు. సన్నిహితే కాలే చాలా దగ్గరగా ఉంది. అమరణము అమృతము దగ్గరగానే ఉంది, మృత్యువు దగ్గరగానే ఉంది. మీరు కథ వినుంటారు, కథలు ఈ కథలన్నింటిలో సింబల్ చూసుకోవాలి. పాల సముద్రాన్ని చిలికి, పాల సముద్రం అంటే సింబాలిక్ అయి ఉండాలి అంతే అంటారా, లేకపోతే నిజంగా పాలు పోసిన సముద్రం ఉంటుంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే ఇంకా మీకు పెద్ద దండం పెడతాను నేను. సింబాలిక్ అయి ఉండాలి. పాల సముద్రమును చిలికితే ఏం పుట్టే? అమృతం పుట్టింది, విషం పుట్టింది. పాలసముద్రము మీ హృదయము, చిలుకుట ధ్యానము, మందర పర్వతం మీ వెన్నెముక. నిటారుగా పెట్టాను. చిలకడం అంటే ఏటో తెలిసిన, మనస్సు ఇటు అటు పరుగులు తీస్తుంటే మళ్ళీ వెనక్కి తీసుకొస్తూ ఉండడమే చిలకడము. దాంట్లో పుట్టే విషం ముందు పుడుతుంది, తర్వాత అమృతం పుడుతుంది. ఆ వరుస కూడా ఉంది. విషము ఫ్రస్ట్రేషన్ పుడుతుంది, ముందు విసిగేస్తుంది, తర్వాత మీ స్వరూపము మీకు అనుభవానికి వస్తుంది, అది అమృతము. కాబట్టి ఎక్కడ విషం ఉన్నదో అక్కడే అమృతం ఉంటుంది. విషం ఈ ఊళ్ళోనూ అమృతం ఇంకో ఊళ్ళోనూ ఉండదు. ఇక్కడ అమృతము గలదు, ఇక్కడే విషం కూడా ఉంటుంది. లైఫ్ ఎక్కడుంది? ఇక్కడుంది. మరి డెత్ ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటుంది. లైఫ్ ఎప్పుడు? ఇప్పుడు. డెత్ ఎప్పుడు? ఇప్పుడే. డెత్ కూడా ఇక్కడే ఈ క్షణమునందే దాగి ఉన్నది. భవిష్యత్తులో ఉన్నట్టు అనిపిస్తుంది, ఈ క్షణంలోనే దాగి ఉన్నది. మీకు ఈ డెత్ ఎలా ఉంటుందో చెప్తా చూడండి. గాలి పీలిస్తే లైఫ్, గాలి విడిచిపెడితే డెత్. డెత్ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి. గాలి పీలుస్తాడు, మళ్ళీ విడిచిపెడతాడు, ఇంకా పీల్చడం, అదే డెత్ అంటే. కాబట్టి ఇప్పుడు పీలుస్తున్నాను లైఫ్, ఇప్పుడు విడిచిపెడుతున్నాను డెత్. మళ్ళీ పీలిస్తే లైఫ్ ఉన్నట్టు, మళ్ళీ పీల్చకపోతే లైఫ్లో డెత్. కాబట్టి డెత్ ఎక్కడుంది? లైఫ్ ఉన్న చోటే డెత్ ఉంటుంది. తర్వాత గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. లబ్ అన్న తర్వాత చిన్న గ్యాప్ ఉంటుంది, మైనర్ గ్యాప్, ఒక కనురెప్ప పాటు కంటకు తక్కువ సమయం గ్యాప్ ఉంటుంది, అప్పుడు డబ్ వస్తుంది. డబ్ తర్వాత మళ్ళీ గ్యాప్ ఉంటుంది, లబ్ వస్తుంది. ఇప్పుడు డెత్, లబ్ డబ్బులో లైఫ్ ఉంటుంది, ఆ గ్యాప్లో డెత్ ఉంటుంది. కాబట్టి లబ్బుకి డబ్బుకి మధ్యలో గ్యాప్లో డెత్ ఉంటుంది. లబ్ డెత్ ముందుకు వచ్చి సరే కానీ పర్మిషన్ ఇస్తుంది, అప్పుడే డబ్ వస్తుంది. డబ్ మళ్ళీ ఆ గ్యాప్ పర్మిషన్ ఇస్తుంది, అప్పుడే లబ్ వస్తుంది. లబ్ ఆ గ్యాప్ పర్మిషన్ ఇవ్వలేదు, వీడు హాస్పిటలైజ్ అవుతాడు. స్కిప్పింగ్ ది బీట్, హార్ట్ బీట్ అని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, అప్పుడు మందు మాకు ఎక్కిస్తారు, అప్పుడు మళ్ళీ లబ్బు పర్మిషన్, ఆ గ్యాప్ పర్మిషన్ ఇస్తుంది, మళ్ళీ వీడు కొనసాగుతూ ఉంటాడు. ఓసారి ఇంక పర్మిషన్ ఇవ్వడం మానేసి ఇంక మానేస్తుంది, పోతాడు అవుతాడు. కాబట్టి డెత్ అన్నది ఎక్కడో ఉందని మీరు అనుకోద్దు, అది దగ్గరలోనే ఉంది. సన్నిహితే కాలే, దగ్గరలోనే ఉంది. ఎప్పుడు వ్రేటు వేస్తుందో చెప్పలేము. అది వ్రేటు వేసి టైం వచ్చేప్పటికీ సంప్రాప్తే అంటే జర, అంటే డెత్ సన్నిహితమైనది, వ్యాధి డెత్ సన్నిహితమైనది, డెత్ సంప్రాప్తమైనది, సన్నిహితముగానే ఉన్నది సంప్రాప్తమైనది, మృత్యు వచ్చేసింది అప్పుడు కూడా సంప్రాప్తమైనది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఈ మొత్తం జీవితంలో మనం పోగు చేసిన ధన కనక వస్తు వాహనాదులు ఏవి కూడా కాపాడవు. మనం సంపాదించిన డిగ్రీలు, పాండిత్యములు, కంకణములు, సింహ తలాటములు, పేరు ప్రఖ్యాతులు కాపాడవు. కేవలము మీ హృదయంలో మీరు నెలకొల్పుకున్న ఈశ్వరునిపై గల ప్రేమ అది మాత్రమే కాపాడుతుంది. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుయి కరణే. ఏది రక్షించదో చెప్పు వదిలేస్తారు. నకారం ఎక్కువ, నిగేషన్కి ఎక్కువ ప్రాముఖ్యం. ఒకసారి శ్లోకం అందాము. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుయీకరణే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం తత్సత్ శ్రీ కృష్ణార్పణమస్తు.